జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, రాముని కళ్యాణ గుణాలు వాల్మీకి మహర్షి చెబుతూ ఉన్నారు. రాముడు గుణైర్ దశరథోపమః, గుణములలో దశరథుని వంటి వాడు అని చెప్పుకున్నాం నిన్న. భూమి యందు అనుపమమైనటువంటి వాడు సుతుడు. తత్తుల్య పుత్ర కౌసల్య అతిరిక్తాయాః కశ్చిదపి నాస్తి. అటువంటి కుమారుడు కౌసల్యకి తక్క ఇంక ఎవ్వరికీ లేడు అనే విషయాన్ని చెప్పారు అంటున్నారు. ఇక దశరథునికి అగుణముల చేత అంటే ఆకార ఇంగిత చేష్టాభిహి దశరథోపమః, ఆకారము అంటే రూపము, అలాగే ఇంగితములు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో అవి తెలుసుకొని చేష్టలు పనులు చేయటం, ఇవి దశరథునితో ఉపమింపతగినవాడు. పోలిక ఎలా అంటే దీపాత్ ఉత్పన్న ప్రదీపవత్, ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగిస్తే ఈ దీపము తగ్గిపోదు, ఆ దీపము వెలుగుతూనే ఉంటుంది, దాని అంతటా అంతకాంతి ఉంటుంది. అలాగే దశరథుని యందు ఉన్నటువంటి గుణములు ఆయన యందు ఉండగానే రాముని యందు కూడా ఆ గుణాలు ఉన్నవి అన్నారు. ఇక దశరథాత్ ఆధిక్యమాహ, ఇక దశరథునితో ఇందాక సమానమని చెప్పి ఇక అధికత్వాన్ని చెబుతూ ఉన్నారు అంటున్నారు. సచ నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. సచ రాముడు నిత్యం ఎల్లప్పుడూ కూడా ప్రశాంతాత్మా ప్రశాంతముగా ఉంటాడు. మృదు పూర్వంతు భాషతే ముందుగా పలకరిస్తాడు మంచి మాటలతో. ఆ పలకరింపులు ముందు పలకరించినా కొందరు ఆ ఎదుటివాడు పలకరించలేదేమిటనే ఒక ధ్వని వచ్చేటట్లుగా మాట్లాడతారు, అలా కాదు, అది మృదువుగాను ఉంటుంది ముందుగాను మాట్లాడతాడు. అలాగే ఉచ్యమానోపి పరుషం, ఎవరైనా సరే ఆయనని పరుషమైనటువంటి మాట మాట్లాడితే నా ఉత్తరం ప్రతిపద్యతే, అతడికి ఆ పరుష భాషణ చేసేటటువంటి వాడికి ఒక వేరుగా మరొక సమాధానాన్ని ఆయన చెప్పడు. పరుషమైనటువంటి మాటకి సమాధానం చెప్పడు, అంటే పరుషము అసలు ఆయన మాట్లాడడు. ఇక దీనికి వ్యాఖ్యానం చూద్దాం. మనకి మనకి అంటే నా బుద్ధి కంటే మరి ఒక మహానుభావులు చెప్పినటువంటివి కదా ఇవి, ఆ వ్యాఖ్యానం ఏమిటో దాన్ని కూడా మనం చూద్దాం. దశరథాద్దు వైలక్షణ్యం, దశరథుని కంటే విలక్షణత్వము రాముని యందు ఉన్నటువంటిది చెబుతూ ఉన్నారు. సహ రామ పరుషం పరుషవచనం కేనచిత్ ఉచ్యమానోపి, ఎవరైనా సరే పలికినట్లయితే ఉత్తరం వచనం న ప్రతిపద్యతే నవదతి, అతడికి సమాధానం అసలు అలాగే అంత పరుషంగా చెప్పడు. అపిశబ్దే తద్ వక్తృ ప్రసక్తిరేవ నాస్తి ఇది గమ్యతే. ఉచ్యమానోపి అన్నారు కనుక ఆ పరుష వచనము అసలు రాముడు మాట్లాడే ప్రసక్తే లేదట. ఉత్తర ప్రతిపత్తు హేతు నిత్యం ప్రశాంతాత్మ, అతనికి సమాధానం చెప్పవలసినటువంటి కారణమే రాదు, అంటే అలా అసలు ఈయన ప్రవర్తనే ఉండదు అంటున్నారు. రాముని యొక్క ప్రవర్తన ఎవరు కూడా పరుషంగా రాముని పలకవలసినటువంటి అవసరమే రాదు. ఇక నిత్యం ప్రశాంతాత్మ ఇది, అక్రోధన స్వభావ అంటే కోపము లేనటువంటి స్థితి. నా కేవలం ఉత్తరాప్రతిపత్తి కింద తమ్ పరుషవక్తారం ప్రతి మృదుపూర్వం సాంత్వపూర్వంచ భాషతే. ఆయన అసలు మాట్లాడడు, కోపం ఉండదు, పైగా మెత్తగా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు, ఓదార్పుగా మాట్లాడతాడు, వారు సంతోషించేటట్లుగా మాట్లాడతాడు అంటూ ఉన్నారు. ఇంకా అంటే గుణాలు అవి నిత్యము కూడా ఆయనకు అసలు కోపం అనేది ఉండదు, ఆయనే పలకరిస్తాడు, అవి మంచి మాటలే మాట్లాడతాడు, ధ్వని అర్థాలు వచ్చేటట్లుగా కూడా పలకడు. ఒకవేళ ఎవరైనా పరుషంగా పలికినా కూడా ఆయనలా పరుషంగా సమాధానం చెప్పడు. ఇక కృతజ్ఞత్వం ఆహ, ఆయన కృతజ్ఞత దానిని చెబుతూ ఉన్నారు. ఇక కథంచిదు ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి నస్మరచ్చపకారాణాం శతమపి ఆత్మవత్తయా. కథంచిత్ అపి, కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తిష్యతి. ఒకనొక ఏదో లవలేశమైనటువంటి ఉపకారము, దానిది ఒక్కదాని చేతైనా సరే ఆయనకు ఉపకారంగా చేసినట్లయితే దానితో సంతోషిస్తాడు. అపకారాణం శతమపి, 100 అపకారాలు చేసినా నస్మరతి, అసలు దాన్ని తలంచడు. ఎందువల్ల అంటే ఆత్మవత్తయ, జ్ఞానము కలవాడు కనుక అన్నారు. ఇక దీని విశేషాలు చూద్దాం. కథంచిత్ ఇది, కథంచిత్ కృతేన అంటే కథంచిత్ అంటే యథాతథావాపి ఇది ఉక్తరీత్యా, యథాతథావాపి ఏదో ఒక రకంగా, ఏదో ఒక రకంగా అంటే ఇలా ఇది చెయ్యాలి అని, ఆయనకి చెయ్యాలి అని అని ఆ భావాలతో పని లేదు, ఏదో ఒక రకంగా కృతేన ఏదో ఒక రకంగా చేసినటువంటి ఉపకారము, యద్వా లేదా యాదృచ్ఛిక ప్రాసంగికతయా కృతేన. యాదృచ్ఛికంగా ఏదైనా ఒక ప్రసంగవశాత్తు ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే రాముడు చాలా మంచివాడు అన్నా చాలట, అట్లా వచ్చినా సరే. అలాగే ప్రయోజనాంతరపరతయా కృతేన, లేదు తనకు ఒక ప్రయోజనం కావలసి, ఇప్పుడు ఎదుటివారికి మనం ఏదైనా ఒక మేలు చేస్తున్నామంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మనకు చేస్తారు అని, అదిగో అలా చేసినా సరే. ఇక కథంచిత్తు కృతేన అహృదయతయా కృతేన, కథంచిత్తు అంటే అహృదయతయా అంటే మనఃపూర్వకముగా అనేమి నియమం లేదు, ఏ విధంగానైనా సరే. అలా కథంచిత్తు కృతేన, మళ్ళీ అదే పదానికి చెప్తూ ఉన్నారు, పత్ర పుష్ప ఆది అన్యతమైన కృతేన. ఎలా అంటే పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు కదా, దాంట్లో ఏదో ఒకటి ఆయనకిచ్చిన వాటిలో ఒకటి ఏదైనా సరే, లేదా స్వస్మాత్ కించిత్ ఫలలాభాయ కృతేన. రామునికి ఏదో కొంచెము మేలు కలుగుతుంది అని చేసినా సరే, లేదా తనకి చేసేవాడికి స్వస్మాత్ అంటే తనకి మేలు కలుగుతుందని చేసినా సరే, లేదా సాంకేత్యం పారిహాస్యం వా నాస్తోభం హేళనమేవచ, హాస్యం వా స్తోభం హేళనమేవచ ఇది ఏవం కృతేన ఉపకారేణ. సాంకేతికంగా పారిహాసికంగా అంటే ఆ భగవంతుడి నామాలను, అంటే రాముని నామమే అనుకుందాం, ఇక్కడ రాముడే కదా భగవంతుడు, ఆ రాముని నామాన్ని ఒక సంకేతం అంటే బిడ్డలకు పెట్టి పిలుచుకున్నా, మరి ఆ తర్వాత చాలామంది పెట్టుకుని ఉంటారు కదా. ఒక గొప్ప వ్యక్తి రాజుగారు అబ్బాయి పెట్టారు, మరి ఇంత గొప్పగా ఉన్నాడు అతను అని చెప్పి ఆయనని ఆ తర్వాత ఎంతమందికి రాముడు అని పెట్టుకున్నారో, అదేమి మనకి వాల్మీకి మహర్షి చెప్పలేదు, మరి అవేమి మనకు తెలియవు. ఇంకా ఎన్ని జరిగినాయో, మరి 12 ఏళ్ళు అంతకుముందు, 12 ఏళ్ళు తర్వాత, 12 ఏళ్ళు 24 ఏళ్ళు అయోధ్యలో ఉన్నాడు కదా రామచంద్రస్వామి, మరి ఎంతమంది పెట్టుకున్నారో. అలా సంకేతంగా బిడ్డలకు పేరు పెట్టుకున్నా, లేదు ఒకవేళ పరిహాసంగా ఆయన తోటివాళ్ళు, అలాగే ఇంకా ఏదో ఒక రూపంలో హేళనగా, లేదు ఏది అనేక రకాలుగా మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక రకంగా చెలిమినైనా కలిమినైనా బలిమినైనా అని అన్నట్లుగా మనకి అజామిలుడి దగ్గర చెబుతుంటారు. ఇది అక్కడ చెప్పినటువంటిదే భాగవతంలోది శ్లోకం. కనుక ఏ విధంగా పలికినా సరే రామనామాన్ని అది తనకు ఉపకారము అని భావిస్తాడు అంటూ ఉన్నారు. ఇది ఉపకారం ఉన్నదే అణువపి, ఆ చేసింది ఒక అణువంతైనా సరే అది చాలా చిన్నదైనా సరే మహత్వేన అభిమన్యమానశ చాలా గొప్పది అనుకుంటాడట భగవతో అభిప్రాయేణ ఉపకారేణ ఇత్యుక్తం. ఈ భగవంతుని అభిప్రాయం ప్రకారంగా అది చాలా గొప్పది అని అనుకుంటాడు. ఏ కొంచెము ఆయన నామాన్ని స్మరించినా, ఆయనకు ఒక నమస్కారం చేసినా, ఆయన పూజ చేసినా, ఆ కాలంలోనే రామునికి పూజ చేసేవాళ్ళు ఉండవచ్చు కదా, అలా ఏది చేసినా సరే కథంచిత్తు ఏ కొంచెమైనా అంటూ ఉన్నారు. మరి ఇది ఏ కొంచెమైనా మరి ఎప్పుడు చేస్తూ ఉండాలా అంటే కాదు, ఏకేనా సత్కృతేనా తుష్యతి, ఏకేనా ఎప్పుడో ఒక్కసారి చేసినా చాలు, అలా చేసినటువంటి దాని చేత సంతోషిస్తూ ఉంటాడు. ఎలా అంటే సదా ప్రీతిం ప్రాప్నోతి, ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని పొందుతూ ఉంటాడు అలా చేశారు అని. సంతోషఫలస్య కదాచిదపి నక్షయ ఇతి భావ, సరే వీళ్ళు ఎప్పుడో ఒకసారి ఏదో కొంత ఒక లవలేశము ఒక అణువంత చేశారనుకోండి, ఆయన కూడా తిరిగి అంతే ఇస్తాడా, ఎప్పుడో ఒకసారి అణువంతే ఇస్తాడా అని అంటే కదాచితపి నక్షయ, ఏ ఒక్క సమయంలో కూడా ఆయన సంతోషము అనేది అది క్షయించేది కాదు, అసలు నశించేది కాదు, నిరంతరము సంతోషిస్తూనే దాన్ని గుర్తుపెట్టుకునేకుంటూనే ఉంటాడట. ఏం ఉపకారేణ తుష్యన్ ఇలా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు రాముని యొక్క గుణమిది ఒకనొకది ఏదో ఒక రకంగా కించిత్తు ఉపకారము చేసినా ఒక్కసారి చేసినా సరే దాని చేత సంతోషిస్తాడు. మరి దీనినే అనుకుందాం పని రామాయణములో ఉన్నటువంటి విశేష అర్థములను వెలికి తీసి చెప్పినటువంటి మహాపురుషులు యామునాచార్యుల వారు. సామాన్యంగా ఇన్ని అర్థాలు మనం ఈ గోవిందరాజ్యంలో చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే ఈయనకి అంతకుముందు నంబిళ్ళ గారు చెప్పినటువంటి ఉపన్యాసాలు, ఆయనకి రామానుజాదులు మహాపురుషులు చెప్పినవి అంటే మొట్టమొదట అసలు యామునాచార్యుల వారు ఈ రామాయణంలో విశేషమైన అర్థములు ఉన్నవి అని తెలియచేశారు లోకానికి. ఆ వాటినే రామానుజాచార్యులు వారు తిరుమల నంబి గారి దగ్గర సంవత్సర కాలం విన్నారు. మనం చెప్పుకుంటూ ఉంటాం వారి చరిత్రలో. మరి అదేమిటండి, యామునాచార్యులు వారి కంటే ముందు ఎవరు కూడా చెప్పలేదా అని అనుకున్నట్లయితే అంతకుముందు వరకు కూడా అందరూ రామాయణాన్ని రాయటమే చేశారు. కవితా రూపంలో ఏదో ఒక రూపంలో సంస్కృత భాషలోనే చాలా రామాయణాలు రాశారు, అలాగే నాటకాలుగా రాశారు చాలామంది. అనేక ప్రక్రియలు ఎన్ని ప్రక్రియలు సాహిత్య ప్రక్రియలు ఎన్ని ఉన్నవో అన్నింటి యందు మరొక రచనలు చేశారు, కానీ వ్యాఖ్య రూపముగా వివరణ రూపముగా ఎవరు చెప్పినట్లు లేదు. అది చెప్పినటువంటిది ముందుగా యామునాచార్యులు వారే. అలా ఆయనే వీటిల్లో ఉన్నటువంటి విశేష అర్థములు, రహస్యార్థములు అంటే అర్థము, విశేషమైనటువంటి అర్థములు, విలువైనటువంటి అర్థములు రామాయణమునందు కలవు అని ఈ కోణములో చూసి కేవలము కథా మాత్రముగానే నడిచారు అందరూ కూడా. ఎక్కడా ప్రత్యేకించి ఇంత విశిష్టమైనటువంటి వ్యాఖ్యారూపములు చెప్పిన వారు కనిపించరు. వారు చెప్పుకున్నారు, యది క్షుణ్ణం పూర్వైరితి జగతి రామస్య చరిత అంటూ మురారి భట్టుకాయన అందరూ చెప్పారు కదా రాముని రకరకాలుగా అని చెప్పి, మానేస్తే ఎలాగూ అంతటి వాడు ఎవడు దొరుకుతాడు నాయకుడు అని నాయకునిగా చేసుకునే నాటకాలు రాసుకున్నారు అందరూ. అలా చేశారే కానీ వివరణలు ఇలా ఇయ్యలేదు. ఈ పని ఈయన చేశాడు. అది ఆయన చెప్పాడు ఎవరికి, తిరుమల నంబి గారికి చెబితే, ఆయన రామానుజులు వారికి చెబితే, ఆ పరంపరగా వచ్చింది. ఆ పరంపరగా వచ్చినటువంటిది ఈ గోవిందరాజు అనేటటువంటి ఆయన వ్యాఖ్యారూపంలో సంస్కృతంలో రాశారు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, సమయం వచ్చినప్పుడు చెప్పుకుంటే మంచిది. ఎన్నిసార్లు చెప్పుకున్నా అసలు ఆ గుణ వర్ణన చేయటము అనుభవము అంటాము, దానికోసమే అసలు ఈ రామాయణం కేవలం కథ కోసం కాదని మనవి చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి చెప్పవసరం లేదు అనుకోండి, అందరికీ తెలుసు, కానీ ఏదో నా అలవాటు అలా వచ్చేస్తూ ఉంటుంది, క్షమించాలి. తెలిసో తెలియకో చెప్పినా క్షమించండి, పెద్దల వాక్యాలు చెబుతూ ఉన్నాను, గ్రహించండి. ఏవేవో ఇప్పుడు ఒక్కొక్కసారి నా ఆ రజోగుణ ప్రభావము, ఎప్పుడు సత్వగుణమే ఉంటుందా, నా లాంటి వాడికి అసలు రజోగుణము తమోగుణమే ఎక్కువగా ఉంటాయి. ఏవేవి అన్నా సరే పొరపాట్లు దొర్లుతూ ఉంటే వాటన్నింటినీ పక్కకు తోసేయండి. సత్వగుణముతో ఉన్నటువంటి సమయంలో చెప్పిన మాటలని, వారి మాటలను గ్రహించండి, మహాపురుషులు చెప్పినటువంటి మాటలను గ్రహించండి. మరి ఎప్పటి నుంచో విసిగిస్తూనే ఉన్నానేమో, 7 నెలల పైగా. మరి తప్పదు, వాడు చెప్పినట్టుగా కృష్ణశాస్త్రి తన బాధ లోకమందరికీ పంచిపెడతాడన్నారు. కృష్ణశాస్త్రి కవిత్వము తాను ఏడుస్తూ ఏడిపిస్తాడట అందరినీ. శ్రీశ్రీ ఏమో అందరి ఏడుపు ఆయనే ఏడుస్తాడు అని చెబుతారులే, చమత్కారంగా. అలాగే ఏదో నా యొక్క ఈ తపన ఇదంతా కూడా 7 నెలల పైనుంచి చెబుతూ ఉన్నాను. పాపం మరి మరుమాట మాట్లాడకుండానే వింటూ ఉన్నారు, అందుకని ధన్యవాదాలు అనేక విధాలుగా తెలియచేసుకుంటూ ఉన్నాను. సరే, సందర్భానుసారంగా అలా గోవిందరాజీయ వ్యాఖ్యానము అన్నింటికంటే చాలా మెరుగైనది అని కాశీ చౌకాంబ వాళ్ళు కూడా రాశారు. వారు చాలా వ్యాఖ్యానాలతో వేశారు రామాయణాన్ని. వారు కూడా చెప్పారు గోవిందరాజీయం చాలా మెరుగైనటువంటిది, ఉత్తమమైనది, గొప్పది అని. దీనికి ఏమిటయ్యా కారణం అంటే, అదిగో అక్కడ నుంచి దిగినటువంటిది శ్రోతస్సు, యామున మునుల దగ్గర నుంచి వచ్చింది. యమునత్తురైవర్ అని అసలు ఆయనకు పేరు. ఆ యమునా నదీ సమీపంలో తిరిగేవాడు. ఆ యమునా నది ఎంత గొప్పదో మనకు తెలుసు. అలా యమునా స్రోతస్సులాగా ప్రవహించింది ఈ రామాయణం. అక్కడేమో కృష్ణుడిని అనుభవించాం యమునా నదీ తీరంలో. ఇప్పుడు కూడా ఆ యమునా నది సాంగత్యము ద్వారా కలిగిన పేరుతో వచ్చినటువంటి మహాపురుషుడు ఇచ్చిన స్రోతస్సే ఇది మళ్ళీ రామాయణానికి కూడా. అది ఆయన ఏం చెప్పారంటే, స్తోత్రరత్నం అని ఒక గ్రంథం రాశారు ఆయన. ఆ స్తోత్రం అసలు ఆయన చేసింది, దానికి స్తోత్రరత్నము అని బిరుదిచ్చారు. ఇలా కొన్ని ఇచ్చారండి, మరి కొన్ని రత్నాలు ఉన్నాయి, ఏదో లౌకిక రత్నాలు కాదు. చాలామంది చాలా చెప్పుకుంటూ ఉంటారు స్తోత్రములలో రత్నం, ఆయన రాసినటువంటిది స్తోత్రరత్నము. మరి ఇతిహాసములలో లేదా అంటే ఇతిహాసములలో రత్నము రామాయణము, ఇతిహాస రత్నము. మరి పురాణములలో లేదా అంటే విష్ణు పురాణము పురాణరత్నము అంటూ కొన్ని ఇచ్చారు ఇలా మనకి. ఇక మంత్రములలో రత్నము లేదా అంటే ద్వయమంత్రాన్ని మంత్రరత్నము అని చెప్పారు. ఇలా ఇది సంప్రదాయ అర్థములు అంటారు ఇవి. అలా చెప్పినటువంటి ఆ స్తోత్రరత్నములో ఆయన ఒక శ్లోకాన్ని రచన చేశారు. ఏమిటనంటే, చాలా చేశారు, 70కి పైగా ఒక శ్లోకం అంటే మనం చెప్పుకోబోయే శ్లోకము అని అర్థం. త్వదంఘ్రిముద్దిశ్య కదాపి కేనచిత్తు యథా తథా వాపి సకృత్కృతోంజలిహి తథైవ ముష్ణాత్యశుభాన్యశేషతశుభాని పుష్ణాతి నజాతు హీయతే. హే భగవన్, త్వదంఘ్రిముద్దిశ్య, నీ పాద పద్మములను ఉద్దేశించి. నమస్కారం ఎవడైనా సరే నీ పాద పద్మములను ఉద్దేశించి, నీ పాదాలకు ఆ నమస్కారం ఉన్నదే. కదాపి ఎప్పుడైనా సరే, ఆ కాలాన్ని చెబుతూ ఉన్నారు, ఎప్పుడైనా సరే ఇది వారమా వర్జమా అమావాస్య యమగండమా రాహుకాలమా, ఇప్పుడు చాలా వచ్చినాయి కదా, మరి ఎన్నో చెప్పేస్తున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి ఆ 12 గంటలు పగటి కాలంలో వర్జము ఒక గంటన్నర, యమగండము ఒక గంటన్నర, రాహుకాలం ఒక గంటన్నర, ఇంకోటి ఏదో ఉన్నది, వర్జము యమగండము రాహుకాలము ఇంకోటి ఏదో మొన్న గుర్తొచ్చింది, 6 గంటలండి. 6 గంటలు విడిచిపెట్టమంటున్నారు, రోజులు 6 గంటలు విడిచిపెట్టి ఇంకా ఎక్కడ తెచ్చేది వీడు. ఏ టైం వస్తుంటాయో, ఒకటి వచ్చిందో ఒకటి పోతుంటుందో, ఒకటి వస్తుందో ఒకటి పోతుంది. ఈ మొత్తము ఇలా చెప్పి ఇక ఏం చెబుతారంటే, అమృత ఘడియలు అని చెబుతారు, అది 1 గంట ఉంటుంది. అంటే మంచికన్నమాట, అమృత ఘడియలు ఏమి 1 గంట చెప్పి చెడు 6 గంటలు చెప్పారు. విడిచిపెట్టమని. మరి రోజు పగటిలోనే కొంతకాలము కాలకృత్యాలకు పోయి, మరి కొంతకాలము సంధ్య అని పోయి, ఇలా పోయిన తర్వాత ఏమిటి మిగిలేదు ఇంకా మంచికి? ఇలా చూసిన వాడు అసలు చెయ్యాలా సావాలా? ఈ మంచి కోసమై చూసేటటువంటి వాడు ఈ పంచాంగాలను ఎతికితే ఇదిగో ఇలా సావాలి. కనుక కదాపి ఎప్పుడైనా సరే నీకు ఏం చూడవసరా, వారం వర్జం నక్షత్రం ఏం పని లేదు. కాలంతో నీకు ఏ కాలమైనా సరే కేనచిత్తు, ఎవడైనా సరే ఆ చేసేవాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా ఇంకా ఇతర కులాల చండాలురా వారా వీరా లోకంలో ఎన్నో ఉన్నాయి వందల వేల, ఏం పర్వాలేదు ఎవడైనా సరే. అయితే మళ్ళీ దాంట్లో బ్రహ్మచార వానప్రస్థ గృహస్థ సన్యాస ఎవడైనా సరే, భార్య ఉన్నవాడా భార్య లేని విధురుడా, స్త్రీ అయితే భర్త లేనటువంటి స్త్రీయా భర్త ఉన్న స్త్రీయా, నల్లని వెంట్రుకలు కలవాడా కృష్ణకేశాలు, చాలా నియమాలు ఉన్నాయి, చాలా వాటికి చాలా నియమాలు ఉన్నాయి, కొన్నిటికి మీసాలు ఉండకూడదు, ఇలాంటివి ఎన్నో ఏమీ ఇక్కడ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎవడైనా సరే మరి ఎలా చేయాలండి ఈ నమస్కారము చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఏదైనా ఎలా చేయాలి ఎలా చేయాలి అంటారు. యథా తథా వాపి, ఎట్లా అయినా సరే, యథా తథా వాపి ఎట్లా అయినా సరే. ఇప్పుడు చాలామంది చెబుతూ ఉంటారు ఏమని, శిష్యులు ఏదో పాదాభివందనం చేస్తున్నారని చెప్పారట ఒక ఆయన ఒక మహాత్ముడు. అంటే పాదాభివందనం అంటే ఆయన ఏం చెబుతున్నాడు దాంట్లో, మామూలుగా ఏదో పాదాలకి నమస్కారం అనే అర్థం కాకుండా పాదం అంటే నాలుగో వంతు కదా, ఆ నాలుగో వంతు దండం పెడుతున్నారంటే ఏదో చెయ్యిట్ట అంటారు అని అంటారు ఆయన. చమత్కారం మంచిదే అది అక్కడ వరకు, అంతేకాని భగవంతుడి విషయంలో కాదండి. యథా తథా వాపి ఎట్లయినా సరే, అంటే నువ్వు త్రికరణాలతో చేస్తున్నావా, మనస్సు కాయము వాక్కు ఇలా చేస్తూ ఉన్నావా, ఏం చూడడు. నువ్వు ఎలా చేసినా సరే, నువ్వు ఎట్లా చేసినా సరే, హృదయపూర్వకంగానా అహృదయపూర్వకంగానా సహృదయపూర్వకంగానా ఇలా చేయెత్తావా అలా చేసావా ఏమీ చూడడు, అసలు అనుకుంటే చాలు. మరి ఎంతసేపు చేయాలండి? సకృత్కృత, ఒక్కసారి జీవితంలో ఒక్కసారి, రోజుకి చెప్పలేదు జీవితంలో నీకు అసలు ఒక్కసారి కృత అంజలి, అంజలి ఆ అంజలి ఉన్నదే నువ్వు ఇలా దోసటే చాపుతావు, ఇలా మొగ్గలాగా ముడుస్తావు, ఎలా చేసినా రెండు చేతులు అలా చాసి చేసినట్లయితే. తథా ఏవ ముష్ణాతి అశుభాని అశేషత, అశుభములను మొత్తం నశింపచేస్తుంది శుభములను కలిగింపచేస్తూ ఉన్నది అన్నారు ఆయన. ఇంకా వివరాలు తర్వాత చెప్పుకుందాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.